அஸ்மத்குருப்பியோ நம, அஸ்மத் பரமகுருப்பியோ நம, அஸ்மத் சர்வகுருப்பியோ நம, ஸ்ரீமதே ராமானுஜாய நம, ஸ்ரீமதே ஷடகோபாய நம. பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பரிவார சமேதமுகா அயோத்தியா பட்டணமுனந்து வேஞ்சேசி உன்ன ஸ்ரீ ராமச்சந்திர சுவாமி வாரி பாதாரவிந்தமுலகு சாஷ்டாங்க தண்டவத் பிரணாம சஹஸ்ரமுல் அர்ப்பிஞ்சி ஸ்ரீ ஷடாரி வேதம் 4வ தசகம்லோ 1வ பாசுரமு சிவரிலோ உன்னாமோ அது கொஞ்சம் செப்புக்கணும். 4வ பாசுரம் கூட செப்புக்கொண்டாம். ஈரோஜு ఆళ్వారికి పరత్వము, భజనీయత్వము, సౌలభ్యము ఈ 3 గుణములు కూడా చూసి ఆయన మైమరచిపోయారు. ఆ పరమాత్మను పాదములు అలా పట్టుకోవాలి అనిపించింది, అదృశ్యమైపోయాడు ఆయన. ఈయన స్త్రీభావాన్ని వహించిన లక్ష్మీభావము విరాట్టి దశను పొందిన పాదాలే పట్టుకోవాలనుకుంటాడు తప్ప, సామాన్యంగా లోకం అనుకున్నట్లుగా లోకం అనుకునే స్త్రీ పురుషులైతే కౌగిలించుకోవాలనుకుంటారు. మరి అసలు ఎక్కడా కూడా ఆ మాట అసలు ఉండదు. చూడండి, పాదాలు పట్టుకోవాలనే అంటాడు. అంటే భక్తిలో ఈ పోలిక తెచ్చుకోవటమే తప్ప యథార్థమైనటువంటిది కాదు ఇది. కనుక అందుకోసమే ఇన్ని రకాలైనటువంటి దృష్టాంతాలు, దార్ష్టాంతికాలు, ఉదాహరణలు ఎన్నో చూపించుకుంటూ వచ్చారు పెద్దలు కూడా. ఇంకా అదనంగా నాకు తెలిసినవి కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా చివరిలో ఒకటి పిరాట్టి దశ అనంటే అమ్మవారి దశ. ఇది పొందాలి అనంటే 6 రకాలైనటువంటి షాడ్గుణ్య పరిపూర్ణత ఉండాలి అన్నారు. ఏమిటా షాడ్గుణ్య పరిపూర్ణత అంటే? అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము, సంశ్లేషమునందు సుఖిత్వము, విశ్లేషమునందు దుఃఖిత్వము, తదేక నిర్వాహకత్వము అంటారు ఈ 6. మనకి ఆచార్య హృదయంలో చెప్తారు ఆయన, నాయనారు స్వామి వారు కూడా, ఈ 6 ఉంటే పిరాట్టి దశట ఎవరికైనా సరే. ఈ 6 తెచ్చుకుంటే ఏమిటవి 6 అని అంటే, మొదటిది అనన్యార్హ శేషత్వము, ఆయనకే చెంది ఉండాలి. మనం ఏది చేసినా సరే మనం చేసే ప్రతి పని ద్వారా కూడా ఆయనకే గొప్పతనము వచ్చేటట్లుగా మనం పనులు చేయాలి. మనము శేషభూతులమయ్యే ఉండాలి. అలాగే అనన్య శరణత్వము, ఆయన్నే శరణు పొందాలి. ఇతరులను ఎవరిని కూడా రక్షించమని ఆశ్రయించకూడదు. ఆయనే రక్షకుడు మనకు. ఇక అనన్య భోగ్యత్వం అని అంటే ఆయనకే మనము భోగ్యముగా ఉండాలి. మరి ఆయనకే భోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఆయనే మనకే అని తప్ప ఇతరమైనది మరొకటి ఏదైనా, ఇంకా ఈ దేహం కానీ, ఇంకా దేహ బంధువులు కానీ ఏ కొంచెం ఉన్నా ఆయన తీసుకోడు. దాన్ని గ్రహించడు ఆయన. పరిశుద్ధమైనటువంటి దానినే పరిశుద్ధంగా ఇస్తేనే గ్రహిస్తాడు. కనుక తనదైపోవాలి భోగ్యము. పరమాత్మకే మనము భోగ్యమైపోవాలి అన్నమాట. ఇక్కడ మరికొందరు మళ్ళీ అసలు పరమాత్మే భోగ్యముగా కలిగి ఉండాలి వీరంటారు. ఇతరమైన భోగములు వీరికి అవసరం లేదు అని. అది అయినా కావచ్చు, కానీ అసలు ఇదే ప్రధానం. పరమాత్మకే వీడు భోగ్యంగా ఉండాలి అని అంటే వీడు అన్నీ విడిచిపెట్టేసి ఉండాలి. మనకి పరమాత్మ భోగ్యుడంటే 4 పాటు గుంపులో గోవిందాని 9 మందిని సేవిస్తున్నాం, 10వాడు ఈయన అంటాం. అలా కాదు, ఆయనకే స్థితి చెందిన వారమై మనం ఉంటే అది అనన్య భోగ్యత్వం అవుతుంది. ఇక ఆయనతో కలిసి ఉన్నప్పుడు అంటే మానసిక సంస్థితి ఎప్పుడైనా సరే ఆ సంశ్లేషము అప్పుడు సుఖము. ఆ మానసికంగా ఎప్పుడైతే ఒక్క క్షణమైనా సరే ఆ పరమాత్మ యొక్క విశ్లేషము మనస్సులో ఒక్క క్షణము ఎడబాటు కలిగిందని అంటే అబ్బో ప్రళయమైపోయిందంత బాధపడిపోయేవాళ్ళు. ఒక్క క్షణమైనా సరే మర్చిపోతే ఇంకేం లేదట. ఏ విధంగానైనా సరే దానికి అడ్డం వస్తే గిలగిల గిలగిల తనుకునేవాళ్ళు పూర్వులందరూ కూడా. కనుక అదిగో అది విశ్లేషమునందు దుఃఖిత్వం ఉండాలి. తదేక నిర్వాహకత్వము అని అంటే ఆయన ఇష్ట ప్రకారంగా మనని ఉపయోగించుకోవాలి, ఎలా అయితే అలాగే, దానికి దీనికి అని అంటూ ఏమీ లేదు. ఆయన ఇష్ట ప్రకారంగా, దీన్నే పారతంత్ర్యము అని కూడా అంటారు, ఇష్ట ప్రకారంగా వినియోగించుకోవటం. ఇప్పుడు లక్ష్మణ స్వామిని తను అయోధ్యలో ఉండవయ్యా అంటే ఉండలా, ఆయన ఇష్ట ప్రకారం కాదు, ఆయన శేషత్వం విడిచిపెట్టి ఉండలేడు, ఆయన అసలు ఆదిశేషుడు కనుక విడిచిపెట్టి ఉండలేడు. మరి పారతంత్రం ఏంటి, భరతుడు నువ్వు ఉండంటే ఉన్నాడు అంతే, కనుక భరతునిది పారతంత్ర్యము అని చెప్పారు. కనుక అలా తదేక నిర్వాహత్వము అని అంటే పారతంత్ర్యము అని చెప్పుకోవచ్చు. ఈ ఆరు లక్షణాలు ఉంటే ఈ షాడ్గుణ్యము పిరాట్టితో సమానము, లక్ష్మీ అమ్మవారితో సమానము, అప్పుడు ఆమెను గైకొన్నట్లుగానే గైకొంటాడు. ఇక స్త్రీ అనేది ఒకటి అనుకున్నాం కదా, అష్టగుణము అనేది కూడా ఏదో చెప్పాము, ఎనిమిది రెట్లు అని అంటే కేవల కామం అనుకునేరు, అది కాదని అప్పుడు చెప్పాను. కామ్యంతే ఇది కోరదగినటువంటి కళ్యాణ గుణములు ఏమిటవి, ఎనిమిది. గీతలో శ్రీకృష్ణస్వామి చెబుతాడు విభూతి యోగములో, కీర్తి శ్రీ వాక్చ నారీణాం స్మృతిర్ మేధా ధృతి క్షమ, చూడండి 10వ అధ్యాయంలో కనపడతాయి. అంటే నారీణాం స్త్రీలలో ఉండేటటువంటి కీర్తి అంటే మంచి నడవడిక, బాగా చెప్పుకోవటం, జనం చెప్పుకోవటమే కదా కీర్తి అని అంటే. ఇక సంపద అంటే ఐశ్వర్యము, ఇవన్నీ ఒక స్త్రీకి ఉండేటటువంటివి. కీర్తి మంచి నడవడిక, శ్రీ ఐశ్వర్యము, వాక్కు మంచి వాక్య సంపద, చకారము చేత కరుణ, స్మృతి గుర్తు, మేధా తెలివి, ధృతి ధైర్యము బలము, క్షమ ఓర్పు, ఇవి ఎనిమిది అష్టగుణములు. ఇవి ఎనిమిది ఉండాలి. ఈ ఎనిమిది ఉన్నట్లయితే ఆ స్త్రీత్వ భావన పరిపక్వం అవుతుంది పరమాత్మ విషయంలో. అసలు మనం అందరం ఈ స్త్రీలమే కదా. సయేవ వాసుదేవో అయం సాక్షాత్ పురుష ఉచ్యతే, సాక్షాత్ పురుషుడు వాసుదేవుడే చెప్పుకున్నాం కదా. స్త్రీ ప్రాయం ఈ జీవులందరూ, ఈ ఎనిమిది గుణాలు ఉండాలి. మరి ఏమిటివి, మంచి నడవడిక అని అంటే రామాయణమంతా సీతము చరిత్ర అని చెప్పాడు. సీతాయాశ్చరితం మహత్ కృత్స్నం, రామాయణం కావ్యం, రామాయణం మొత్తము కృత్స్నం, మొత్తం సీతాదేవి చరిత్ర, అది అది కీర్తి. మరి సంపద, ఇక చెప్పేదేముంది, ఆమె సంపదలకే అధిదేవత. వాక్కు సరస్వతి అధిదేవత. కరుణ, కరుణ దయ ఇవన్నీ కూడా ఆయన కంటి చూపులోనే ఉంటాయి పరమాత్మకి. దయ కూడా తల్లి లక్ష్మీదేవినే చెబుతారు. స్మృతి గుర్తింపు ఆమెకే. మేధ తెలివి అక్కడే ఉన్నది, ధైర్యము అక్కడే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వాక్ చెప్పినప్పుడు సరస్వతిని చెప్పవచ్చు, ఇక్కడ ధైర్యము బలము అని అంటే పార్వతి అమ్మవారిని చెప్పవచ్చు, క్షమ అంటే భూదేవి. వీళ్ళందరూ కూడా ఈ గుణముల ద్వారా దేవతలు. మరి భూదేవి అంటే ఈ కనపడే ఒట్టి మట్టి కాదు కదా, ఆమె నారాయణుని యొక్క భార్య. స్త్రీ అంటే ఈ కనపడే ఈ సంపద ఏం కాదు, అది ఈ డబ్బు కాదు, చాలామంది తెలియక అనుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే అది ఐశ్వర్యం ఇచ్చేది మాత్రమే అనుకుంటూ ఉంటారు, కాదు, పరమాత్మ యొక్క అర్ధాంగి ఆ తల్లి. ఈ ఆమె స్వరూపాలే స్త్రీలందరూ కూడా. ఆ కనకధారాస్తవంలో శంకర భగవత్పాదుల వారు కూడా చెప్పారు కదా, గీర్దేవతేతి శాకంభరేతి అంటూ. గీర్దేవత అంటే సరస్వతి, శాకంభరి శశిశేఖర వల్లభ, ఆమె పార్వతీదేవి కదా. మరి అలా అనిపించుకుంటావమ్మా నువ్వు, అలా పిలవబడుతూ ఉన్నావమ్మా అంటాడు ఆయన. అలాగే మరి అన్నీ లక్ష్మీ స్వరూపాలే. కనుక ఈ ఎనిమిది ఉంటే అది అష్టగుణములు. కనుక ఈ విధంగా ఆయన యందు ఆ షాడ్గుణ్యము, ఆరు గుణాలు ఉన్నాయి, ఎనిమిది గుణాలు ఉన్నాయి, ఇంకా చెప్పినటువంటివి అన్నీ ఉన్నాయి. పరమాత్మ కోసం తహతహలాడిపోతూ ఉన్నాడు. లౌకికమైన స్త్రీ పురుషుల కలయికలాగా కౌగిలించుకోవాలనుకోవట్లా, పాదాలు పట్టుకోవాలంటాడు. పాదాలు పట్టుకునేది దేని చేత, భక్తి చేతే కదా. ఎవరైనా సరే పాదములను పూజించేది భక్తి చేత. ఇప్పుడు పాలు తాగే బిడ్డకి ఏం కావాలి, తల్లి యొక్క స్తనములే కావాలి. అలాగే భక్తుడికి భగవంతుడి పాదాలే కావాలి. స్తనంధయుడు ఈ భక్తుడు అని అంటే కనుక పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వాడు భక్తుడు, దానిలో శ్రేష్ఠులు నమ్మాళ్ళవారు. కనుక ఆయనకి ఆయన చెబుతూ ఉన్నారు, ఆయనకి ఏదో కనపడితే ఆ నారపక్షి ఓ సారస పక్షి చక్కగా నువ్వు వెళ్ళి చెప్పు, నీ భర్తను కూడా తీసుకుని వెళ్ళు, గరుడ ధ్వజముగా కలవాడు, ఆయనకి కూడా పక్షే ధ్వజము, కనీసం నీ వెళ్తే తన ధ్వజము యొక్క సంతతి ఆ జాతి వచ్చిందనైనా ఏమైనా ఆదరిస్తాడేమో, నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయినప్పుడు కోపంతో కొందరు నిందిస్తూ ఉంటారు, ఇక్కడ ఉపాలంభములు ఏమీ లేవు, అదిగో ఆయనకి చెప్పు కనీసం అట్లా అయినా అని గరుడ పక్షి ధ్వజంగా కలవాడని చెప్పడానికి అది కారణం. ఒకవేళ వినడు, వెళ్తే చెరలో పడేస్తాడంటావా, వేస్తే అయినవమ్మ ఏం పోయింది, నా కోసం వెళ్ళి పడి ఉండు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళలా, మరి సీతమ్మ కోసం వాళ్ళు పట్టుకుని కట్టేశారు కదా, బ్రహ్మాస్త్రంతో బంధించారు, ఏమైంది, ఆగిందా, అదేమన్నా ఆగలేదు కదా. మరి రామచంద్రస్వామి ద్వారా వానరులకు కీర్తి వచ్చిందట, సీతమ్మ ద్వారా ఆమెకు పంపించారు అక్కడికి. అలాగే ఇప్పుడు నమ్మాళ్ళ వారి ద్వారా పక్షులకు గొప్ప ఖ్యాతి వస్తుంది అంటారు పరాశర భట్టర్ వారు. మరి ఒక్కొక్క విషయాలను అదిగో మహాపురుషులు నిరంతరం ఇదే కాలక్షేపం చెప్పుకుంటూ ఉండేవారు. కాలక్షేపం అంటే భగవద్ విషయమే కాలక్షేపం, తిరువాయుములే ఈ వ్యాఖ్యానములే వీటికి ఉన్నటువంటివే కాలక్షేపాలు. కనుక పక్షులు మంచి ఉన్నత స్థితిని పొంది వాటి కీర్తి వచ్చింది అంటారు ఆయన. సరే అది అయిపోయిన తర్వాతక అక్కడేమీ మరలా పని జరిగినట్లేదు. మరి ఆ పక్షులకి ఏం తెలియవు కదా, వాటి పనే చేసుకుంటూ ఉంటాయి అసలు అక్కడ. మరొక విధంగా మళ్ళీ కొన్ని కోకిలలు కనపడినాయట, కనపడితే ఆటికి చెబుతూ ఉన్నారు పాశురం ఇది చెప్పుకుందాం. వాళ్ళవారు తిరువడిగళే శరణం ఎన్సెయ్య తామరై కణ్ పెరుమానారు కెంతుదాయ్ ఎన్సెయ్యుమురై తక్కాలిన కుయిల్ఘాళ్ నీరలిరే మున్సెయ్యద ముజివినయాల్ తిరువడిక్కి జిక్కు తెవల్ మున్సెయ్య ముయలాదే నగల్వదువో విదీనమే. ఎనక్కుయిల్ఘాళ్ గుంపుగా ఉన్నటువంటి ఓ కోకిలములారా, కోకిలలు కనపడితే వాటిని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి మనకి కూడా తిరుపావులు అంతే కదా, ఎవరు కను ఎదురొస్తే వాళ్ళ మీద కాళ్ళ మీద అల్లా పడుతున్నారని చెప్తున్నారు కదా అక్కడ, కోయిల్ కాప్పానే కొడి తోన్రం తోరణ వాసల్ కాప్పానే. ఆయన కాళ్ళ మీద మొదట సింహద్వారం దగ్గర ఈయన కాళ్ళ మీద పడ్డారు, లోపల తోరణ వాకిలి దగ్గర ఉన్న ఆయన కాళ్ళ మీద పడుతున్నారు. ఎవరు అడ్డం వస్తే వారి కాళ్ళ మీద పడతము, పరమాత్మ సాన్నిధ్యము చేర్చమని అడగటము, అదే కదా మరి గోపికలు చేసిన పని, అదే కదా అమ్మ చెప్పింది గోదమ్మ, అదే ఇక్కడ నమ్మాళ్ళవారు ముందే చెప్పుంచారు. నమ్మాళ్ళవారు ముందే చెప్పుంచారు గుంపులు గుంపులుగా కనపడుతుంటే వాటి పాదముల మీద పడి ఆ పరమాత్మ దగ్గరకు చేర్చండి అన్నట్లుగా చెబుతూ ఉన్నారట గుంపులుగా. ఉన్న ఓ కోలి కోకిలలారా నీరలిరే మీరే కదా ఎన్ సెయ్య నా యొక్క ఎర్రనైన తామరై కణ్ తామర పుష్పము వంటి నేత్రములు గల పెరుమానారుక్కు స్వామికి, అంటే ఎర్రనైన తామర పుష్పాలు వంటి నేత్రములు కలిగిన వాడు నా స్వామి అంటున్నాడు ఈయన. నా స్వామి నిందించటంలా పొగుడుతూనే ఉన్నాడు. ఎంతూదాయ్ నా దూత అయి వెళ్ళండమ్మా మీరులందరూ కూడా, వరత్తై కాల్ చెప్పిన వెళ్ళి చెప్పండి నా సంగతి ఎన్ చెయ్యం ఏమి చెరుపగును, ఒకవేళ మీరు ఇలా చెబితే నా సంగతి చెప్పండి. ఇలా ఆళ్వారు నాయిక నీకోసమై తప్పిస్తూ ఉన్నదయ్యా, ఇదేం పని అయ్యా బాబు, నువ్వు ఇలా వచ్చేసావేంటి, వదిలిపెట్టి రావచ్చా అని చెప్పండి. చెబితే ఏమి చెప్పలేరు, ఏమన్నా భయమా, ఏమవుతుందట, అయితే అవనేయండి. మున్సేదా మునుపు చేసిన ముజు వినయ్యాల్ పూర్ణ పాపముల చేత తిరువడిక్కీజు శ్రీపాదముల ఎందు కుత్తేవల్ చెయ్య కైంకర్యము చేయుటకు మున్మునుపు ముయలాదే యత్నము చేయక ఇని ఇప్పుడును అఘల్పదువో ఇది దూరముగా నుండుటైనా ఏర్పడినది. ఏమయ్యా ఇదివరకు ఏమన్నా పాపాలు చేసిందా, చేసినటువంటి పాపాలు నీ పాదములకు కైంకర్యం చేయలేదా, దూరంగా తోసేస్తావేమిటి అని చెప్పి అడగండి అమ్మా. ఓ కోకిల పక్షులారా మీరు మా యందు మిక్కిలి కనికరము కలవారు కదా, తన యొక్క నేత్ర సౌందర్యమును కనపరిచి నన్ను వశపరుచుకున్నాడు ఆ సర్వేశ్వరుడు. ఆ నేత్ర సౌందర్యం చూస్తే అయిపోయింది, వెళ్ళిపోయా నేను అలా వెళ్ళి అలా ఇలా అయిపోయా, మరి ఎందుకో అదృశ్యం అయిపోయాడు. చెప్పండమ్మా, వెళ్ళి దూతల్లాగా వెళ్ళి ఇది నా మాటగా చెప్పిరండి. ఏమీ పొరపాటేం కాదు. పూర్వజన్మములో ఎన్ని పాపాలు మరి చేసావునో ఆ పాపముల చేత ఇంకా కూడా నన్నిట్లా పోవలసినదేనా? ఇంకా తోసేస్తారా అని, తోసేయవద్దు అని చెప్పండమ్మా అని అంటూ ఉన్నారు ఆరాయిరప్పడి. పిన్నయ్యం అందనారైహల్ పోహా తిరుందవారే శిల కుయిల్ కళై నోక్కి తన్ అజకాలే ఎన్నై తోర్పత్తిప్పడి ఇవనుకు నీంగల్ ఎన్ తిరన్ చొన్నాత్తెనెన్ సెయ్యం ఎన్ను సొల్ల. తర్వాత మళ్ళీ కొన్ని కనిపించినటువంటి కొన్ని కోయిలలు కనపడింది. శిల కుయిల్ హళై వాటికి చెబుతూ ఉన్నారు సుమా, అవయ్యం ఓహా తిరుంద విడత్ తెలుసులు వార్తైకెట్టు భోగైకు నిండ్రన వాహక్కుండు. ఈ వార్త తీసుకొని పోండి, చెప్పండి ఎన్నుడయ జన్మాంతర పాపత్తాలేయున్ తిరువడిహల్ అడిమై సేయుహైకు పండు భాగ్యం పన్నప్పెత్తిలేను ఇనియున్ తిరువడిహలై నాన్ అహన్రు పో మత్తనయ్యో ఎన్ను సొల్లుంగోళ్. ఏదేమన్నా జన్మాంతర పాపాలు అవి ఉంటే ఇంకా కూడా పోలేదా? ఇంకా ఏమిటయ్యా, నిన్ను ఆశ్రయించిన తర్వాత కూడా ఇంకా ఎందుకు నువ్వు ఇలా విడిచి వచ్చావు అని అంటూ ఉన్నారు. అంటున్నారు అలా విడిచి వెళ్ళినందుకు ఆయన్ని ఇలా పోయాడేమిటని నిందించట్లా. మత్పాపమే వాత్ర నిమిత్తమాసీత్ అని భరతుడు అన్నాడు కదా, మరి ఇది నా పాపము అంటాడు. నమంధరాయ నచ మాతురస్యాహ, ఏమన్నా రామచంద్రస్వామి అడవులకు వెళ్ళిపోయిన తర్వాత శత్రుఘ్నుడు భరతుడు వచ్చారు కదా, మరి వచ్చిన తర్వాత మంధర కనపడితే దాని మీదకి వెళ్తున్నాడట శత్రుఘ్నుడు, దాన్ని చంపేస్తానని ఏడుస్తుంటే ఎందుకు తమ్ముడు నమంధరాయ నచ మాతురస్యాహ దోషో నరాజ్ఞ నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్యా. ఎందుకయ్యా, మంధర కాదు, అదేం చేసింది పాపం, తను పెంచినటువంటి అమ్మాయి, ఈ అమ్మాయి కైక మంధర పెంచింది, మరి దాసి కదా, చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చిన తల్లికి రాణి కావాలని కోరుకుంది. మరి నా తల్లి తన కొడుకు రాజు కావాలని కోరుకున్నది. దోషో నరాజ్ఞ తన సత్యవాక్యము పరిపాలించాలి అని కోరుకున్నాడు ఆయన దశరథ చక్రవర్తి తండ్రి. రామచంద్రస్వామి తండ్రి మాటని పాలించాలని ఆయన కోరుకున్నాడు. మరి ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, నా పాపం ఇది నా నెత్తిన పడింది, పిల్లల పిడుగు పడినట్లుగా ఇక్కడ నిమిత్తం ఏమిటంటే నా పాపమే అంటాడు భరతుడు. నిజంగా మరి ఆయన పాపమా, ఏమన్నా కారణమున్నదా? ఏమీ లేకపోయినా కూడా ఆరోపించుకున్నాడు ఆయన, నిందించలేదు ఎవరిని కూడా భరతుడు. అలాగే ఈయన కూడా అంటూ ఉన్నాడు అలా వెళ్ళిపోయాడంటే అది నా పాపము, ఏం తీరలేదా ఇంకా నా పాపము అని చెప్పి ఇలా చెప్పండమ్మా ఆ స్వామిని ఇటు రమ్మని చెప్పండి అని కోకిలలకు మొరపెడుతూ ఉన్నాడు ఆయన. సరే ఇంకా తర్వాత చూద్దాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.